బాణాసుర చరిత్రము. వెనుక ముందు చూడకుండా వామనుడి కోర్కెదీర్చి మహాదాత అనిపించుకున్నాడు బలి. అదిగో ఆ బలి చక్రవర్తి ఔరసపుత్రుడే బాణాసురుడు. అతను కూడా దాత, వదాన్యుడు, శివారాధనాపరుడును. కాని రాక్షసుడు గదా, అందున రాజు. జిగీషాపరుడై త్రిలోకాలని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. ఆ బాణాసురుడికి 1000 చేతులుండేవి. అతను తన 1000 చేతులతోటి తప్పెట్లు తాళాలు మోగిస్తూ తాండవ నృత్యం ఆడుతూ శివుణ్ణి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. తనను తన పరివారాన్ని రక్షించేందుకుగాను తన శోణితపురంలో కొనుగై ఉండమని కోరాడు బాణాసురుడు. అనుగ్రహించడమే లక్షణంగా గల అంబికేశుడు అలాగేనన్నాడు. అనడమే ఆలస్యంగా అప్పటికి తనతో ఉన్న ప్రమదాధి పరివారయుతంగా శోణితపురంలో కాపురం పెట్టేశాడు. ఇలా ఉండగా ఒకనొక వసంత వేళ రాజశేఖరుడి మనసు రాగరంజితమైంది. అమ్మవారి అవసరం వచ్చింది. అమ్మవారికి వెంటనే నందికేశ్వరుడి ద్వారా కబురు పంపారు. ఇన్నాళ్లకు తన భర్త శృంగార విలాసార్థమై తనను ఆహ్వానించాడన్న ఆనందముతో పార్వతీదేవి శోణితపురానికి బయలుదేరింది. ఈ లోపున బాణాసురుడి కూతురు ఉషా అనే పిల్ల చిలికత్తె అయిన చంద్రలేఖ ప్రోత్సాహం వల్ల తాను పార్వతిలా అలంకరించుకుని శివుణ్ణి చేరబోయింది. అప్పుడు వచ్చింది పార్వతమ్మ. ఉష మనసు గ్రహించింది. కార్తీక శుద్ధ ద్వాదశి నీకు ఉపవాస నియమ దినము. ఆ రోజే నిన్ను ఒక పురుషుడు రమించి నీకు భర్త అవుతాడులే అని శాసించి ఆమెను పంపివేసింది. శివుడు బాణుడిని అనుగ్రహించుట. ఆ కథ అలా ఉండగా ఓ రోజున బ్రాహ్మణుడు శివుణ్ణి సమీపించి ఆయనను సంతుష్టుణ్ణి చేసి, తండ్రి, పర్వతాభాలైన సహస్ర బాహువులను ప్రసాదించావుగాని వీటి యొక్క బలాన్ని సార్థకపరచుకోవడానికి తగిన ప్రత్యర్థిని ఇవ్వలేదు నువ్వు. కాబట్టి నా 1000 చేతులతోటి ఏకకాలంలో యుద్ధం చేయడానికి సరిపడేంత ప్రత్యర్థి ఎవడైనా ఉంటే చూపించు అని అడిగాడు. అందుకు శివుడు కినిసి, నీకు గర్వం పెరిగింది బాణాసురా. మానవ స్థిరం గల నీ మయూర ధ్వజము గాలి లేకుండా పడిపోయిన నాడు ఘోర యుద్ధం రాబోతుందని తెలుసుకో. ఆ యుద్ధములో నా ప్రియ భక్తుడే నీ పర్వతాభాలైన 1000 చేతుల్ని కట్టెల కింద కొట్టేస్తాడు. నీ భుజ మదమణగడానికి ఆ వేళకు నిరీక్షించు అన్నాడు. చిత్తం అని వెళ్లిపోయాడు బాణాసురుడు. శివుడు చెప్పినట్లే ఓ శుభముహూర్తాన ఏమాత్రపు గాలిపాటు లేకుండానే ఆ మయూరపు ధ్వజము నేల పడిపోయింది. తన బాహుమదం అణచుకునే సమయం చేరువైందని బాణాసురుడు చాలా ఆనందపడిపోయాడు. ఉష అనిరుద్ధులు. బాల్యము నుంచి విష్ణు భక్తురాలైన ఉష కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసిత అయి రాత్రి నిద్రిస్తూ ఉండగా శివ సంకల్పము వలన కృష్ణుడి మనుమడైన అనిరుద్ధుడు రహస్యంగా ఆ అంతఃపురమునకు చేరి ఉషతో రమించాడు. ఉష రతి సుఖానికి మురిసిపోయింది. కాని పెళ్లి కాకుండా ఇలా జరిగిపోయింది కదా అని బాధపడింది. తనకు అత్యంత ఆప్తురాలైన చిత్రలేఖకు ఈ విషయం చెప్పుకుంది. వెంటనే చిత్రలేఖ దేశ రాజకుమారుల చిత్రపటాలు తెప్పించి చూపించగా వారిలో యాదవ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణునికి పౌత్రుడు అయిన అనిరుద్ధుడి చిత్రము చూచి తనను రమించినది అతడేనని గుర్తించి చిత్రలేఖకు తెలిపింది. యోగశక్తిగల చిత్రలేఖ ఆ రాత్రికి రాత్రే అనిరుద్ధుణ్ణి అపహరించి తెచ్చి ఉష యొక్క శయ్యాగారములో ఉంచింది. ఉష చేసిన పరిచర్యలతో మేలుకున్న అనిరుద్ధుడు ఆమె అందాలకు ముగ్ధుడై స్వేచ్ఛగా ఆమెతో రతి క్రీడలు ఆడసాగాడు. ఇది గమనించిన దౌవారికులు బాణుడికి విన్నవించారు. బాణుడు 10,000 సేనలతో వచ్చి ఉష యొక్క అంతఃపురాన్ని చుట్టుముట్టాడు. అనిరుద్ధుణ్ణి చంపేయాలనుకున్నాడు. కాని అనిరుద్ధుడు తిరగబడి బాణుడితో వచ్చిన 10,000 సైన్యాన్ని పట్టిపల్లార్చేశాడు. ఆశ్చర్యపడ్డ బాణాసురుడు మాయాయుద్ధాన్ని అవలంబించి అనిరుద్ధుణ్ణి నాగపాశాలతో బంధించాడు. బంధితుడైన అనిరుద్ధుణ్ణి వధించబోయాడు. కాని ఆకాశవాణి వారించడం వల్ల ఆగిపోయి చెరసాలలో పడేయించాడు. దుర్భరమైన నాగపాశాల దంష్ట్రాఘాతాలకు తట్టుకోలేని అనిరుద్ధుడు మనస్సున అమ్మవారిపైకి మళ్లించాడు. శరణ్యే చండికా, నన్ను రక్షించు, నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని అదే పనిగా ప్రార్థించడంతో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు దుర్గాదేవి రాత్రి సమయంలో ప్రత్యక్షమై తన పిడికిటి పోట్లతో నాగబంధాలను త్రుంచివేసి అనిరుద్ధుణ్ణి అంతఃపురంలోని ఉష దగ్గరకు చేర్చింది. ఉష అనిరుద్ధులు యథేచ్ఛగా ప్రతి సుఖాలలో మునిగిపోయారు. కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట. అనిరుద్ధుడు అదృశ్యమైపోయిన కారణంగా ద్వారకలో అందరూ కూడా దుఃఖమగ్నులై ఉండగా నారదుడు వచ్చి జరిగినదంతా వినిపించాడు. వెంటనే శ్రీకృష్ణుడు 12 అక్షౌహిణుల సైన్యంతో బాణుడి శోణపురాన్ని ముట్టడించాడు. బాణాసురుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. బాణాసురుని సర్వస్వాన్ని కూడా పరిరక్షించుకోవడం కోసమే అక్కడ కొలువై ఉన్న శివుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధ భూమిలో శివకేశవులు ఇద్దరూ కూడా ఎదురెదురుగా తటస్థించారు. శివ, నువ్వు బాణాసురుడిని శపించావన్న ధైర్యంతోటే నేను ఇంత అట్టహాసంగా సమరానికి వచ్చాను. నీకు అత్యంత ప్రియభక్తుడినైన నాకే నువ్వు అడ్డుపడేలా ఉంటే నీ శాపం ఎలా నెరవేరుతుంది? వ్యర్థమైపోతుంది సుమా, కరుణించి అడ్డు తొలగు అన్నాడు కృష్ణుడు. అది విని చిరునవ్వు నవ్వాడు శివుడు. కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. నా వరం ఎలాగో అలాగే నా శాపం కూడా వృధా కానివ్వను. నువ్వు జుంభణాస్త్రాన్ని ప్రయోగించు. మాననీయమైన ఆ అస్త్రాన్ని నేను మన్నిస్తాను. ఆ పైన నీ పని నువ్వు చూసుకో అని సలహా ఇచ్చాడు. శివబోధనతో కృష్ణుడు రణభూమిని వదిలి దూరంగా వెళ్ళాడు. అనుష్ఠానం నిర్వహించుకుని జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడు. శివుడు దానిని గౌరవించి స్తబ్దుడిగా ఉండిపోయాడు. అది గుర్తించి కృష్ణుడు పునః యుద్ధభూమిని ప్రవేశించి బాణాసురుడితో తలపడ్డాడు. లోకాశ్చర్యమైన యుద్ధం చేశారు వాళ్ళు. కడగా కృష్ణుడు తన సువర్శనాన్ని ప్రయోగించి బాణాసురుడి యొక్క 996 చేతుల్ని త్రుటిలో ఖండించి వేశాడు. 4 చేతులను మాత్రమూ మిగిల్చాడు. మళ్లీ సుదర్శనాన్ని ఎత్తాడు కృష్ణుడు. ఈసారి బాణుడి శిరస్సుకి గురి పెట్టబోయాడు. తక్షణమే వారి మధ్యకు వచ్చాడు శివుడు. కృష్ణ, బాణుడి చేతులు తెగాలనే శపించాను, కాని శిరఖండనాన్ని చెప్పలేదు. అందువల్ల నువ్వు నీ సుదర్శనాన్ని విరమించుకో అని చెప్పి వారిద్దరికీ సంధి చేశాడు. ఉష అనిరుద్ధులకు కళ్యాణం జరిగింది. కృష్ణుడి మనుమడితోనూ అతని భార్యతోనూ సైన్యంతోనూ ద్వారకకు తరలి వెళ్లిపోయాడు. ఆ అనంతరము బాణాసురుడు నందికేశ్వరునిచే బోధితుడై అనేక రకాలుగా శివుణ్ణి స్తుతించగా ఆయన ప్రసన్నుడయ్యాడు. ఆయన దయవల్ల ఆ బాణాసురుడే కైలాసంలో మహాకాలుడనే గణాధిపతిగా పరిణమించాడు.